సదోరుక్తాయస్పృహలేత్ సంపూషన్నద్ధనస్తిరవ్యం భోమిమునోనపాత్ సక్ష్వానేవ ప్రణస్పురః యోనః పూషన్నఘోకృతో దుశ్చేవ ఆదిదేశతి అపస్మృతం వసో జాహి అపత్యం పరిపంసినం శ్రీవానం హురస్థితం దూరపతిస్మృతే రాజ పంతస్యద్వయా వినోభతం తస్య కస్యచిత్ పదాభిజిష్టతపూషిం ఆదత్తే దశ్రవంతమూర్ణవో వృణీమహే ఏన పితృణ చోదజ అధానో విశ్వసౌభగ హిరణ్యమాజీవత్తమ ధనాది అతీన స్పష్టతో నయ సుగాన సుపథాను పూరన్నిహకృతం విద అభిజోజపాదన్న జననవజ్వారో అధ్వానే పూరన్నిహకృతం విద షడ్ధిమూర్ధి ప్రయం శ్రీ ప్రాశ్యుతరం పూరన్నిహకృతం విద పూషణం మేధామధిరోక్తైరవిరేమసి వసూ నిరస్వమీమహే కద్రుద్రాయ ప్రచేదసే మేనుష్టమాయతవ్యాసే భోజే వసంతమం హృదే యథానోదిష్టరత్పశ్రేణ్యో యథాగవే యథాతోకాయ రుద్రియం యథానో మిత్రవరో నో యథా రుద్రస్తి చేతి యథా విశ్వే సజోషస రాఘవాదిం మేఘవాదిం రుద్రం జలాషభేషజం తత్సంయాస్తున్నమీమహే యశుక్రజీవసూర్యోహిరణ్యమివరోచేవాసూ స్వర్ణకరచర్వేషాజ మేషే ప్రోగవే అస్మేషామశ్రియమధినిదేహి సదస్య మహిళస్తు విన్నం మానస్వామపరిబాధో మారాజయోజుహునంత ఆయుందోవాజే భజ యాస్తే ప్రజామృత పరస్మిన్ధామన్ మృతస్ మూర్ధానాభా సోమవేన ఆభూణంగీ సోమవేద అర్ధేవివస్వృతస్తిత్రం రాధో అమర్త్య ఆలాశుడే యాజవేదో మహాత్మత్యా దేవాద్భుతా అద్యాలోకం రేణీమహే భగవద్భ్యం పూర్వ ప్రియం ధూమే కుంభారీరంజ్ఞానామధ్వరస్రియం శ్రేష్టం జిష్టమతిథ్యం స్వాహుతం దృష్టం జనాయ రాజుకే మే జాతవే దశమగ్నిమీషేక్షు సమిష్యామిత్వామహం విశ్వస్యామృత భోజన అగ్నేమృతం యజిష్టం భవ్యవాహన సుసంతో బోధిగణేయమిమోజిత్వస్వాహుల స్కన్మస్ ప్రజనన్నాయుద్ధీవసే నమస్యాదేవ్యం జనం హోదారం విశ్వవేద సంగం హేత్వామి ఇంధతేహోద ప్రజేదోగ్నే దేవాద్రవత్ సమితారామృషతమస్మినాభగామ్యం వ్యోక్షపా విశ్వదర్శనోహితోనూఢ నిత్యమృత్యుజం పరుషద్ధీమే ప్రజేజనం దీనం దోతమత్యం దేవానాం మిత్రమః పురోహితోద్దరోజాసి దూత్యం సింధోరివ ప్రశ్నాని దాతభూర్మయోగ్నేర్భ్రాజంతే అర్చయాః స్వృతిస్వకర్ణమన్నేభిర్దేవైరగ్నే సజావభిః ఆదీదంతు పరిహితే మిత్రో అర్జమా ప్రాధర్యావాణోర్భరం శృణ్వంతు స్తోమం ృద్రాదిత్యాధ్వరం జనం మనోజాజం ఘృతపృఢం ేషపద్రవజ్జాేదో విరూపవతి అంగిరస్కన్మయప్రదత్తస్కన్మస్తృధీహమం మలీకే నమ భూతయే ప్రజమేషాహోషదాధ్వరాణ సుక్రేణ శోషిషా ఘృతారవనసేవాషుశ్రుధీరా ప్రజాకే హోధావే స్వాహోదారృత్తిమం శృతం ప్రశస్తమం విప్రాజ్ఞేదివిష్ ృదసోమాభిప్రజాభిభ్రాతోమిరగ్రేమర్తాయసుంచ్యంజనం బలీలాసాదజామసోంగ్రేయ్యంజనమగ్నేయక్షసోరి అయం సోమస్తునమస్తం పాదశిరోంజం ఏషో వృషాపోర్భ్యాచ్చలి ప్రియా శివేవామస్తినా బృహద్ చాదస్రా సింధూమాదరామనోదరాజీనాసువిత్యేవాంగోర్ణాయామధీ తద్వామ్రథోమిపదాత్ సవిషాచారో అపాం పిపత్యపూరిందరా పితాకుటస్థర్షణి ఆధారో వామీనా సత్యామతవచస పాతం సోమస్ దృష్ట్యా చాణీపరదస్వినా జ్యోతిష్మతీతమస్తిరస్మేరాసాధావిషం మానో నామీనాసం పారాయంతవే ంజామస్థిరసం అరిక్రం వాంజిభరస్పృతీర్థే సింధూనామృతాయోయంద్రవ జిమత్కన్వాసయింద్రవోమసు సింధూనాంబరే స్వంభక్రిం గృహిక్షత అభూద్ భావో అంతరేణ్యం ప్రతిసూర్యాజిహ్వయాసీన అభూద్ పారమేతృతాధియాజద్దివ తదిదస్తి నోరమోజిత ప్రతిభూషతి మదే సోమస్ విప్రాతో ఆవదానా వివస్వతి సోమస్ వీత్యా గిరా పరష్ఠం భోగం శివోషాధస్యం పరిత్మనోరుపాచారత్ ృతావానతో అక్తుభీ ఉభావీమనమస్తి నోభాన శర్మ యక్షతం అవిద్రాభీ రోజుభీ భద్రాండోవాదయమనా హరి అయం వాం మధుమత్తమస్తుత సోమారుతావృధా తమస్వినాం నిరోహ్యం దత్తం రత్నాని దాసుషేంధురేణ త్రిపదా సుకేత దారథేనాయా తమస్వినా మధుమత్తమం పాదం సోమామృతామృతా అధాత్యతస్రావసమిభ్రతారథేదాస్వామగచ్చతం ఋషసత్తే వరిహిణే విశ్వవేదసామధ్వాయజ్ఞం వీమిచ్చతం కన్వా సోమాం సురసోమా అభిజ్ఞావో యువాం భావందే అశ్వినా యాహి కన్వామభిక్తి విశ్వావాదం యువమశ్వినా ృతీపాతం సోమామృతామృత సుదాసేమస్మేధత్తం పురస్పృహం జగన్నాధీర్వే సుమృతాగతం సాగం సత్యాగతంసేనోగత్వజాస్తోమస్ వీతజే ముక్తేర్వాగవాదే పురోవసో అర్కైస్తామహే సర్వకన్వాదాది ప్రియేషితం సోమం ప్రవసూరశ్వినా సహ వామేన నవృషాభ్యోచ్చాదిదివ సహజుమ్నేన బృహదావీభావరి రాజాదే విరాశ్వాది అశ్వాపతే సోమాదేర్విశ్వసుమిదో భూరిత్యమంతమస్తావే ఉదీరయ ప్రదీపాలోదరాధో మఘోనా ఉపాసోషా ఉచ్చారథానా ఆచరణేషుత్రేణ వస్తవే ప్రజాయుంజే మనోదానాయ సూనయా అత్రహరచన్మయేషాం కన్వా సమో నామ ఉత్పాదయతి పక్షిణాజతిష్టోజీ ఉషాభాయి భానునా చంద్రేణ దృహితర్జివ ఆహం దేవోభ్యం సౌభానం యచ్చే విక్రియో విశ్వస్తే ప్రాణానం జీవానందే విజుచ్చతి సూరై సాధోనతేన బృహదావీభావరి శృతిచిత్రమేఘము పురోగం స్వయశ్చిత్రమానుషేదనే విశ్వాం దేవాదోమీలస్వాదస్వాదంతోర్తయ ప్రతి భద్రాక్ష విశ్వేదా విశ్వాసమిరాభిరా ేనాశ్వరోమహిలంబాజైర్వాజినీమతి పుషో భద్రేభిలాగిశ్చిత్రోదరాదీ మహాంగోమినా గృహం సుపేదస్థాష్టవాజ్యోదివ వయస్తిత్రిణో దివశ్చతుష్పదర్జుని పురుష ప్రాణం మృతో యువరి భాతిరోచనం తాం పామోర్వోయోగేభ్యర్మాహూషత ఉదృత్యం జాతమేదం దేవం వాహంది కేతవా దృశే విశ్వాయూర్యం అపత్యేతాయోయక్షత్రాయ సూరాయ విశ్వచక్షసే అదర్శమాస్తేతోజనాభాసినోధనం ప్రత్యం దేవానా ప్రత్యంగుదే శిమానుషాన్ ప్రత్యం విశ్వాంసేనాపక్షణ్యంజనాంగారణమస్యాసి విద్యా మే నిరగస్తామిమానోస్తున్మాజిసూర్య సప్తరిదోరేవంతి దేవసూర్య శోచిష్కే సంవిలక్షణ అయుక్త సప్త సంధ్యవస్తోరోరసాభిర్యాదిష్యుక్తిభ్వయం తమస్పరిజ్యోతిష్పశ్యం సముత్తరం దేవం దేహస్ మజ్జ్యోతిరుత్తమం వచ్చమిత్రమహారోహనమృతరాంతిమం రుద్రోమోర్య హరిమానం చనాశయ హరిమానంధ్వసి అసోహారిద్రవేషు మే హరిమానం నిదధ్వసి ఉదయమాదిత్యో విశ్వే నృగంధం వశ్యం రంధజన్మో అహం వీక్షం అభిజ్ఞం మేనం పూర్వోదమిందం గే ధర్మదావస్మో అన్నమం ంగోత్రమంగీరోభ్యోదారోదాత్రయేషదూరేషు వాది స్వాజామత్యవతారత్యనర్తయన్వామిధానోరపాధారయ పర్వ దేదాను మద్దసు రుద్రంజిన్వతమధీర హిమాజిత్సూర్యం నిత్యారోహయోధే తమ్ మాయాభిరప మాజినో ధమస్కృతాభిర్జే అభిసుప్తాభయుక్త ్రమణ ప్రారుజ పునః ప్రజిష్వానందృష్టహత్యేష్వాధిపారంభయోగిపాయంబారంభాంతర్భుజన్యక్రాణే ే భాగ్వృత్యాదత్రోహిష్టాజేమానస్తాగన ప్రజాయ రంధయన్నవ ప్రజానాభూరింద్రస్తన్నవ విరక్షతస్తమానోమ్రోజాన సంధిగా తక్షద్యత్తనాదయా దాదవో విరోదతి మత్మనా బాధతే సమా ఆత్మాధశ్చనుమనామనోజ ఆపూర్యమానమగవన్న విష్ణవా మందిష్టయదుదనే కాంద్రో అంగోమంగుతరాధీతిష్టతి ఉగ్రాయ నిరవశ్రోతాదృఢ్రంభిలాయత్పురా ఆత్మారథం మృఢమానేషు తిష్టజిగాజాత ప్రభేదాయేషు మందసే ఇంద్రయథాగో మేషు జాగమో నర్మాణం స్వభవానో హేది అదార్భాం మహతే వాజస్తవే కక్షీవాదే విషయామిన్నదుంభరే ృఢస్తాదేశు ప్రవాచ్యా ఇంద్రోస్థాయిశుద్ధ్యో నివేదే వస్త్రేణస్తో బోధుర్జోనూపాయోరాధయుర్వాచరింద్రయింద్రాయ ప్రయంతృఢభాజస్వరాజే సత్యదుష్మాయ తపసే వాచి అస్మిన్నింద్రవృజనే సర్వీరాత్మత్సోరివిత్తవసన్మంత్యాషం మహజా స్వర్విదం శుభస్తాగమీరాజే అథవాజం అవనస్తం ప్రథమేంద్రం భవత్యాపవాజేషు వృత్తిభిః సమర్వాదోనధరుణేష్చూతసహస్రామోదిస్తవేదేషు వామృజే ఇంద్రాయత్రమవాదీన్న దేవృతముఖ్యంగ్రన్నాంశుజర్షేణాధ్వరిణో ప్రభుధారిగన్నవృద్ధోమృద్ధోమనేషిభిః ఇంద్రం నమస్మే స్వభస్తయాధియామేత్రిమప్రిరంధత ఆయం వృణంది దివిదత్తమరిణస్తమద్రన్న శుభ్రాయ సంవృత్రే అనూదస్తురోదయం షట్మాయింద్రమాతాక్రోదప్సవ అభిస్తృష్టిం వదే అస్యుద్ధోరీరీవ ప్రభణేదస్వరోదయా ఇంద్రోయ భద్రీఘనో అంధదాభిలధ్వరచరీవృద పరీఘృణాచారతిభో వృత్తిరజాతో బుద్ధమాదాయతే బ్రహ్మాణేంద్రతమయా నివర్ధనాచిత్తే యుద్ధం వామృతమస్తక్షవ్రామభిభూత్యోజనం ప్రదక్షమింద్రవృత్తం మనోడేదాజన్నవ అగచ్చతాయమధారయోజిమూర్యంద్రమణ్యుక్షమగ్రంథియతారోహణం దివ జన్మానోష ప్రధానాయింద్రమోదయస్వన్మృషాజోమృతోమానందనోజ్యోతిగత్యామాహేష్ణాదయోజిభియతామద్రాయింద్రదే ృతస్తయత్పద్ధానస్ోదసేమేతాభిరక్షిరాజాభుజరాష్మాగణంగృష్టయాత్రేవన్విష్ణోగంగోజామృతమాన్మన సకృే భూమిం ప్రతిమానమోజస్వస్థ పరిభూరేష్టాశివంభో ప్రతిమానం పృథివ్యాష్టవీరస్తృహదృష్భోమాక్షం మహిత్వా సత్యమధ్యానగీరంగస్తావాన్యా పృథివీ అనుభ్యచో నసింధోరజోమందమానసో నోదస్తమృష్టిం వదే అస్యుద్ధ్యాదయేకో అన్యంతృఢే విశ్వమారుడకే ఆర్ధన్నత్ర మరుదస్తన్నాదౌ విస్తే దేవాసో అమరన్నరుత్వా ప్రకృతస్తయద్భృష్టిమదావధే నైస్తమిందవ్రత్యానం జగంధ ్రమణే భారామహే గిరయింద్రాయ తదానే విపశ్వతః నోదిద్భిరత్నం దృష్టిద్రావిధోదేషూ అస్తస్తరయోరాజమూలస్పదీ ప్రతిభోగామగర్షనస్తాజగ్యస్తమిదీమతి ప్రతీమయంద్రమరచమంతమదవేదితమభిదస్తేది దేవసు అదర్శంగ్రభ్యాభిభూతాభారమాత్మాయతోమూనైర్జుభిస్తుమనాభిందోభిర్ధానోమాలింగోభీరస్తినా ఇంద్రేణర్జుందోర్జుదేణస్తారాభేమహి సమింద్రరాజామిటారాభేమహితం వాదేభస్పురచంద్రేణ విద్యోగి తమ్ దేవ్యాప్రమత్యాగో అగ్రజా స్వామత్యారభేమహి తే స్వామదామదండాహత్యేతుపదే వృత్తాన్య ప్రతిపరిగ్మాని సహస్రాయుధయాఖ్యాపరామీని భర్వజో నమో జిం నామ మాజినం సంకరంజముఖవర్ణయం వధేష్టేజిత్వజాదిపత్యావర్తమీ బంధునా సుత్రమాగోమజగ్ముడా సత్యం సహస్రాణ పచిన్నవస్తుమాత్రామీంద్రూర్మాన ైపుత్రమది దిగ్మమాయం మహేరాజ్ఞేయూనే అరంధనాయ చూదేంద్రదేవోపాసాయత్తే అక్రంద్రోమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వమిన్వ

సదేవేధమీదాద్యుమ్నస్మేమక్షత్రంశాలింద్రగమ్యం రక్షాజనామోణ పాయసూరేంద్రాజేజనస్తాస్తేదత్తమరిమావివ ప్రసయన్నమన్నాపృథివీజన ప్రతి దేవస్తమిష్పాంచర్షిభ్యాతమస్థిదేవ్రం తేజదేనవంసన సోమర్మవో నద్య సముద్రయ ప్రతిగృద్ధాదివిశ్రీదావరీమే ఇంద్ర సోమస్ పీతయే మృగాయలే ధనార్థయుద్ధమోదాపనస్కే సందరింద్రవర్వదన్న భోజాదే మహోరన్నస్తన్మానాభిరజ్యసి కవీర్ దేవతీతేకి దేవిస్తస్థాముత్రకర్మాణే పురోహీత సయుష్మేర్వచస్థాజనే ప్రభ్రువాణయింద్రియర్భవతిర్యతో మృఢాక్షేమేణేనాభవాజిలింబాని సయన్మహాని సమిధాని మద్మనా కృణోతి యుద్మోజాజనేభ్య అధాజనశ్రద్ధాదిత్యుటీమదయింద్రాయ వజ్రం నిఘలిఘదేవృష్ణాని గృహ్యాక్షయామృధానమోజాశయన్ జ్యోతిర్ణన్న మృగాయవేవ శుక్లశ్చర్తమా అపశ్రేజతే జానాయమనస్తామవన్నస్సు నేర్వాహరీవందనస్సు చమిష్టాయోయింద్రజేస్వాగేదాభ్రమంది భూర్ణాయ అప్రక్షితం మదో వివర్ణిహస్తాయోర్ఘాధందస్తన్విస్తృతోదే ఆవేశాదో మదాభోమక్షత్రిస్తనోరుదే కృతామయింద్రభూరాయ ఏడ ప్రభూర్తేరవదస్యోనయో నామదాయం స్థుర్మణీ దక్షం మహేమాయమృత్యాహరీర్తయోరేణస్తమత్రం న సంచరణ నిశ్చమాదిం దక్షస్థ విదతశ్చ నోదో గిరిర్ణేనాదీరోహతేజాసర్పనిర్మహారేణుంసే గిరేర్భ్రక్షిర్ణ భ్రాజతే సుజాసవా ఏన సుష్టం వాజినామాయసోముదే శుభ్ర ఆభూషో రామయన్నిదామాని దేవీయదివీఢేత్వాదయంద్రం దృఢచ్యుడసన్నదోషాశుష్టనాశమసాధేతమయ్యేణం బృహదర్హరిక్మణీ శ్రియచ్చిరోధరుణమచ్చోదమ్రజో దక్షమో దివాదాసుమర్ఘనా కర్మేడే జన్మదాయింద్రహర్చాన్మృతాయుమాగీరస్మలే అరియా అపోమయా పాశ్చారుజాయ బృహదే విహత్తాయే సత్యదుష్ఠాయ తమసే మతింభారే ప్రభలే దుర్భరం రాధో విశ్వాయుతమాసే అపారృతం దేవి సమనోహాతాపో నిమ్నే సమానా విష్ణాతేన సమసీత యతయింద్రస్య మధ్వస్మసీతాస్మై భీమా జనమాసా సమధ్వరౌషో నశుభ్రాభరావనీయసే ేంద్రియోజిరకాయోనాయాసేంద్రదేవోరేభ్యరామసి ప్రభోమతో నయేత్మంగిర్మనోగిరత్తక్షోణీరేవ ప్రదీనోర్గ్యమూరేంద్రవీర్యాగవంగా అనుతేజోగ్రేహతి వీర్యం మమ్యం జాతే పృథివీనే మోజాతే సంతమింద్రవర్మాదం మహాపురం వజ్రేణ వజ్రం పర్వతశ్చ కర్తిత అపాదృజోనిమృగాస్తవా అపశ్రత్రా విశ్వం నదిభేదేవంతోజా అమృతో నిదిందే హోదాయ దూత అభవద్ జిరస్వాద విశ్వాదిత్యేభిపతిభీరజో మహాదేవతాసతి ఆత్మత్నాయుమానో అజనస్పృష్టమిష్టన్నాదశేషో తిష్టతి ృష్ణి ృష్ణం భోమనాపాతోదితోజోతేన్నీరం వాజస్థాదుస్తరథం భయదేవదక్షిణామృగా భోమానుషేష్ంజనేభ్య హోదారమగ్నే అతిశింబరేణ్యం మిత్రం నేవం దివ్యాజన్మానే హోదారం భోజిష్టం బాధలో వృణతే అధ్వరేషు అగ్నిం మిత్రేణామరతిం వసూనామిత్రయసాయామిరత్నం అచ్చిద్రాదో నో జగదో నో అత్యస్థోభ్యో విక్రమహస్తమాయచ్చ అగ్నే వినంతమం నాదపురుషోర్జోనవాద్భోర్భిరాజాదీభి భవావరో సంగృహదేవీ భావో భవామగవన్మనవద్భ్యశ్వర్మ వృష్ట్యాగ్నే అమ్నాదో వినందం భ్రాతర్మక్షోర్జ్యాగం యాత్ అజాగ్నే అగ్నయత్తే అన్యే విశ్వే అమునామాదయంతే నాభీరశిక్షణీనా స్థూలే వజనాయంత మోర్ధారివో నాభీరగ్ఞ పృథివ్యా అసాభవదరీరోదశ్చోవాసో జనయంత దేవం వై స్వానరజ్జోజిరిజాయ ఆదోర్యేణ రత్మయోధ్వాసో వై స్వానేనూని మనుష్యోనక్షాపతేక్షాయ పూర్వేరణాయమాయ వ్యక్తిమస్ ప్రదేశ ీనాభరత్వా సాతమనే సతనే పూర్ణే జారతే సోదృదాజమేవ ప్రసత్తం రాజిం భారతృగామే మాధరిష్వాదోరుపయాే హరిష్మందే సమర్థా దివస్పోర్వాన్యాసాదివోతాదృక్షో విష్ణుర్విక్షుభేదా సంతీర్ణ ఆజామానమస్మత్సూకేర్మోజిమశ్చాభర్తో మృజమే మానోరాధప్రయస్పంద ఆయ భోజీజానంద ఉషిత్వా భగవ ధర్మానోరేషుమరేణ్యోహోతాధాయి విక్షు నమో రాజీనాభోజీనాభోజమాద ఆసన్నమాజం ఫలం వర్జయంత ప్రాతర్మక్షోధియా దుర్జనం యా